కృష్ణయజుర్వేద క్రమపాఠే పంచమకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభ. సావిత్రాణి జుహోతి జుహోతి ప్రసూద్ది ప్రసూద్ది చతుర్గృహీతేన ప్రసూజ్జాలి ప్రాసూక్తి చతుర్గృహీతేన జుహోతి చతుర్గృహీతేనేతి చతుర్గృహీతేన జుహోతి చతుష్పాద చతుష్పాద పశవ చతుష్పాద ఇది చతుర్ పాద పశవ పశూన్ పశూనేవ ఏవరుంధే రుంధే చతస్రః చతస్ర విష యుషో దిక్షు దిక్ష్వేవ ఏ ప్రతి ప్రతిష్టతి తిష్టతి ఛందాగుంసి ఛందాగుంసి దేవేభ్య దేవేభ్యో అపాక్రామన్ అక్రామన్న నవ ఓ భాగాని అభాగాని హవ్యం హవ్యం వక్ష్యామ వక్ష్యామ ఇది తేభ్య తేభ్య ఏతత్ ఏతచ్చతుర్గృహీతం చతుర్గృహీతమధారయన్ చతుర్గృహీతమితి చతుర్గృహీతం అధారయన్ ప్రోలవాక్యాయై ప్రోలవాక్యాయై యాధ్యాయై ప్రోలవాక్యాయాహి ప్రహానవాక్యాయై యాధ్యాయై దేవతాయై దేవతాయై వషట్కారాయ వషట్కారాయత్ వషట్కారాయేతి వషట్కారాయ యచ్చతుర్గృహీతం చతుర్గృహీతం జుహోతి చతుర్గృహీతమితి చతుర్గృహీతం జుహోతి ఛందాగుంసి ఛందాగస్యేవ ఏవ తత్ప్రేణాతి ప్రేణాతి తాని తాన్యస్య అస్య ప్రీతాని ప్రీతాని దేవేభ్య దేవేభ్యో హవ్యం హవ్యం వహంతి వహంతి యం రామయేత రామయేత పాపీయాన్ పాపీయాన్ స్యాత్ సాదితి ఇత్యేకైకం ఏకైకం తస్య ఏకైకమిత్యేకం ఏకం తస్య జుహుయాత్ జుహుయాదాహుతీభిః ఆహుతీభిరేవ ఆహుతీభిరిత్యాహుతీభిః ఏవైనం ఏనమప అపగృహ్ణాది గృహ్ణాది పాపీయాన్ పాపీయాన్ భవతి భవతి యం కామయేత కామయేత వసీయాన్ వసీయాన్ స్యాత్ స్యాదితి ఇది సర్వాణి సర్వాణి తస్య తస్యానుదృత్య అనుదృత్య జుహుయాత్ అనుదృత్యేద్యనుదృత్య జుహుయాదాహుద్యా ఆహుద్యైవ ఆహుద్యేద్యాహుద్యా ఏవైనం ఏనమపి అవిక్రమయతి క్రమయతి వసీయాన్ వసీయాన్ భవతి భవత్యథో అథో యజ్ఞస్య అథో నిత్యథో యజ్ఞస్యైవ ఏవైషా ఏషాభిక్రాంతి అభిక్రాంతిరేతి అభిక్రాంతిరిద్యభిక్రాంతి ఏతి వై వా ఏష యజ్ఞముఖాద్ యజ్ఞముఖాదృధ్యాహ యజ్ఞముఖాది యజ్ఞముఖాద్ అధ్యాయ యోగ్నే అగ్నేర్దేవతాయాః దేవతాయా ఏతి ఏత్యష్టౌ అష్టావేతాని ఏతాని సావిత్రాణి సావిత్రాణి భవంతి భవంత్యష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రః గాయత్రోగ్నిః అగ్నిస్తేన తేనైవ ఏవ యజ్ఞముఖాద్ యజ్ఞముఖాదృభ్యాహ యజ్ఞముఖాది యజ్ఞముఖాద్ అగ్నేః అగ్నేర్దేవతాయై దేవతాయై నైతి ఏత్యష్టౌ అష్టౌ సావిత్రాణి సావిత్రాణి భవంతి భవంత్యాహుతిః ఆహుతిర్నవమీ ఆహుతిరిత్యాహుతిః నవమీ త్రివృతం త్రివృతమేవ త్రివృతమిది త్రివృతం ఏవ యజ్ఞముఖే యజ్ఞముఖేవి యజ్ఞముఖైరి యజ్ఞముఖే యాతయతి యాతయతి యది యది కామయేత కామయేత ఛందాగుంసి ఛందాగుంసి యజ్ఞయశసేన యజ్ఞయశసేనార్పయేయం యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయేయమిది ఇదృచం రచమంతమాం అంతమాం కుర్యాత్ కుర్యాచ్ఛందాగుంసి ఛందాగస్యేవ ఏవ యజ్ఞయశసేన యజ్ఞయశసేనార్పయతి యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయతి యది యది కామయేత కామయేత యజమానం యజమానం యజ్ఞయశసేన యజ్ఞయశసేనార్పయేయం యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయేయమిది ఇది యజో యజురంతమం అంతమం కుర్యాత్ కుర్యాద్యజమానం యజమానమేవ ఏవ యజ్ఞయశసేన యజ్ఞయశసేనార్పయతి యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయత్యుచా యుచా స్తోమం స్తోమపుంసం సమర్థయ అర్థయేతి ఇత్యాహ ఆహ సమృద్ధి సమృద్ధే చతుర్భి సమృద్ధ్యాయు సమృద్ధి చతుర్భిరభ్యం చతుర్భిరితి చతుర్భి అభ్రిమా ఆదద్దే దే చత్వారి చత్వారి ఛందాగుంసి ఛందాగుంసి ఛందోభి ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏ దేవస్య దేవస్య త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇత్యాహ ఆహ ప్రసూద్ధి ప్రసూద్యా అగ్నిః ప్రసూద్యా ఇది ప్రాసూద్ధి అగ్నిర్దేవేభ్యః దేవేభ్యో నిలాయత నిలాయత సహ స వేణుం ప్రావిశత్ అవిషత్స స ఏతాం ఏతామూతిం ఊతిమను అనుసం సమచరత్ అచరద్యత్ యద్రేణోః రేణోః సుషిరం సుషిరకం సుషిరా సుషిరాభ్భిః అభ్యర్భవతి భవతి సయోనిత్వాయ సయోనిత్వాయ సహ సయోనిత్వాయేతి సయోనిత్వాయ స యత్ర యత్ర యత్ర యత్రావసత్ యత్ర యత్రేతి యత్ర యత్ర అవసత్ తత్ తత్కృష్ణం కృష్ణమభవత్ అభవత్ కల్మాషీ కల్మాషీ భవతి భవతి రూపసమృద్ధ్యా రూపసమృద్ధ్యా ఉభయతక్ష్ణోః రూపసమృద్ధ్యా ఇది రూపాసమృద్ధి ఉభయతక్ష్ణోర్భవతి ఉభయతక్ష్ణోరిత్యుభయతక్ష్ణోః భవతీత ఇదశ్చామత అముతశ్చ చార్కస్య అర్కస్యావరుద్ధి అవరుద్ధి వ్యామమాత్రీ అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి వ్యామమాత్రీ భవతి వ్యామమాత్రీతి వ్యామమాత్రీ భవత్యేతావత్ ఏతావద్వై వై పురుషే పురుషే వీర్యం వీర్యం వీర్య సంవిత వీర్య సంవిత పరిమిత వీర్య సంవితేతి వీర్యా సంవిత అపరిమిత భవతి అపరిమితేత్యపరిమిత భవత్యపరిమితస్య అపరిమితస్యావరుద్ధి అపరిమితస్యేత్యపరిమితస్య అవరుద్ధి యః అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి యో వనస్పతీనాం వనస్పతీనాం ఫలగ్రహిః ఫలగ్రహిః సహ ఫలగ్రహిరిది ఫలగ్రహిః సరేషాం ఏషాం వీర్యావాన్ వీర్యావాన్ ఫలగ్రహిః వీర్యావానిది వీర్యావాన్ ఫలగ్రహిర్వేణుః ఫలగ్రహిరిది ఫలగ్రహిః వేణుర్వేణవీ వైణవీ భవతి భవతి వీర్యస్య వీర్యస్యావరుద్ధి అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి వ్యర్థం వై వ్యర్థమిది వీర్థం వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య యత్ యదయజుష్కేణ అయజుష్కేణ క్రియతే అయజుష్కేణేత్యయజుర్గేణ క్రియత ఇమాం ఇమామగృహన్ అగృహ్ణన్ వశనా వశనామృతస్య ఋతస్యేతి ఇత్యశ్వాభిధానీ అశ్వాభిధానీమా అశ్వాభిధానీమిత్యశ్వ అభిధానీ ఆదత్తే దత్తే యజుష్కృత్యై యజుష్కృత్యై యజ్ఞస్య యజుష్కృత్యాయజుర్వృత్యై యజ్ఞస్య సమృద్ధ్యై సమృద్ధ్యై ప్రతోర్ధం సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై ప్రతోర్ధం వాజిన్ ప్రతోర్ధమిది ప్రాతోర్ధం వాజిన్నా ఆద్రవ ద్రవేతి ఇత్యశ్వం అశ్వమభి అభిదధాతి దధాతి రూపం రూపమేవ ఏవాస్య అస్యైతత్ ఏదం మహిమానం మహిమానం జాజష్టే యాజష్టే జుంజాథానం యాజష్ట ఇది ఆచష్టే జుంజాథాకం రాసభం రాసభం యువం యువమితి ఇది గర్దభం గర్దభమసతి అసత్యేవ ఏవ గర్దభం గర్దభం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి తస్మాత్ తస్మాదశ్వాత్ అశ్వాద్గర్దభ గర్దభోసత్తర అసత్తరో యోగే యోగే అసత్తర ఇత్యసత్తర యోగే యోగే తమస్తరం యోగే యోగ ఇది యోగే యోగే తమస్తరమితి తమస్తరమితి తవహాతరం ఇత్యాహ ఆహ యోగే యోగే యోగే యోగ ఏవ యోగే యోగ ఇది యోగే యోగే ఏవైనం ఏనం యుంక్తే యుంక్తే వాజే వాజే వాజే వాజే హవామహే వాజే వాజే ఇది వాజే వాజే హవామహి ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై వాజ వాజోన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధే సఖాయ సఖాయ ఇంద్రం ఇంద్రమోదయే ఊదయే ఇది ఇత్యాహ ఆహేంద్రియం ఇంద్రియమేవ ఏవావ అవరుంధే రుంధేగ్నిః అగ్నిర్దేవేభ్యః దేవేభ్యో నిలాయత నిలాయత తమ్ తమ్ ప్రజాపతిః ప్రజాపతిర్నో ప్రజాపతిర్ ప్రజాపతిః అన్వవిందత్ అవిందత్ ప్రజాపత్యః ప్రజాపత్యోశ్వః ప్రజాపత్యేతి ప్రజాపత్యః అశ్వోశ్వేన అశ్వేన సమ్ సంభరతి భరత్యనువిద్యై అనువిద్యై పాపవస్య సమ్ అనువిద్యా ఇత్యనువిద్యై పాపవస్య సమ్ వై పాపవస్య సమితి పాపవస్య సమ్ వా ఏతత్ ఏతత్ క్రియతే క్రియతే శ్రేయసా శ్రేయసా చ పాపీయసా పాపీయసా చ సమానం సమానం కర్మ కర్మ కుర్వంతి కుర్వంతి పాపీయాన్ పాపీయాన్ హి యశ్వాద్ అశ్వాద్గర్దభః గర్దభోశ్వం అశ్వం పూర్వం పూర్వం నయంతి నయంతి పాపవస్య సస్య పాపవస్య సస్య వ్యావృత్యై పాపవస్య సస్యేతి పాపవస్య సస్య వ్యావృత్యై తస్మాద్ వ్యావృత్యా ఇది ఆవృత్యై తస్మాచ్చ్రేయాగుంసం శ్రేయాగుంసం పాపీయాన్ పాపీయాన్ పశ్చాద్ పశ్చాదను అన్వేతి ఏది బహు బహుర్వై వై భవతో భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతీవ ఇవ ఖలు ఖలు వై వా ఏషయ యోగ్ని అగ్నించినుదే చినుదే వజ్రీ వజ్రిశ్వ అశ్వ ప్రదోర్వన్ ప్రదోర్వన్నా ప్రదోర్వన్నది ప్రాదోర్వన్ ఏహి ఇవక్రామన్ అవక్రామన్నశస్తీ అవక్రామన్నిత్యవక్రామన్ అశస్తీరి ఇత్యాహ ఆహ వజ్రేణ వజ్రేణ ఏవ పాప్మానం పాప్మానం భ్రాతృవ్యం భ్రాతృవ్యమవ అవక్రామతి క్రామజ రుద్రస్య రుద్రస్య గాణపత్యాత్ గాణపత్యాది గాణపత్యాది గాణపత్యాత్ ఇత్యాహ ఆహ రౌద్రా రౌద్రా వై వై పశవ పశవో రుద్రాత్ రుద్రాదేవ ఏవ పశూన్ పశూన్ నిర్యాచ నిర్యాచ్యాత్మనే నిర్యాచ్యేతి నిహీయాచ ఆత్మనే కర్మ కర్మ కురుతే కురుతే పూష్ణ పూష్ణ సయుజా సయుజా సహ సయుజేతి సాయుజా సహేతి ఇత్యాహ ఆహ పూషా పూషా వై వా అధ్వనా అధ్వనాం సన్నేత సన్నేత సమష్ట్యై సన్నేతేతి సన్నేత సమష్ట్యై పురీషాయతన సమష్ట్యా ఇది సమష్ట్యై పురీషాయతనో వై పురీషాయతన ఇది పురీష ఆయతన వా ఏషయత్ని అగ్నిరంగిరస అంగిరసో వై వా ఏతమ్ ఏతమగ్రే అగ్రే దేవతానాం దేవతానాగుంసం సమభరన్ అభరన్ పృథివ్యా పృథివ్యా సధస్థాత్ సధస్థాదగ్నిం సధస్థాదితి సధాస్థాత్ అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వదచ్చ అచ్చేహి ఇహీతి ఇత్యాహ ఆహ సాయతనం సాయతనమేవ సాయతనమితి స ఆయతనం ఏవైనం ఏనం దేవతాభి దేవతాభిః సమ్ సంభరతి భరత్యగ్నిం అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వదచ్చ అచ్చేమః ఇమ ఇతి ఇత్యాహ ఆహయేన ఏన సంగచ్చరే సంగచ్చరే వాజం సంగచ్చర ఇది సంగచ్చరే వాజమేవ ఏవాస్య అస్య వృందే వృందే ప్రజాపదే ప్రజాపదే ప్రతిప్రోచ్య ప్రజాపదే ఇది ప్రజాపదే ప్రతిప్రోచ్యాగ్ని ప్రతిప్రోచ్యది ప్రతిప్రోచ్య అగ్ని సంభృత్య సంభృత్య ఇది సంభృత్య ఇది సంభృత్య ఇత్యాహో ఆహురియం ఇయం వై వై ప్రజాపతి ప్రజాపతిస్తస్యాహ ప్రజాపతి ప్రజాపతి తస్యాతత్శ్రోత్రం శ్రోత్రం యద్వల్మీక వల్మీకోగ్ని అగ్ని పురీష్యం పురీష్యమంగిరస్వద్ అంగిరస్వద్భరిష్యామ భరిష్యామతి వల్మీకవపాం వల్మీకవపాముప వల్మీకవపామితి వల్మీకవపాం ఉపతిష్టతే తిష్టతే సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏ ప్రజాపతయే ప్రజాపతయే ప్రతిప్రోచ్య ప్రజాపతయే ప్రజాపతే ప్రతిప్రోచ్యాగ్ని ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య అగ్నిపుంసం సంభరతి భరత్యగ్ని అగ్ని పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్భరామ భరామతి ఇత్యాహ ఆహయేన ఏన సంగచ్చతే సంగచ్చతే వాజం సంగచ్చత ఇది సంగచ్చతే వాజమేవ ఏవాస్య అస్య వృంతే వృంతేను అన్వగ్ని అగ్నిరుషసాం ఉషసామగ్రం అగ్రమక్ష్యత్ అక్ష్యది ఇత్యాహ ఆహానుఖ్యాత్తి అనుఖ్యాత్యా ఆగత్య అనుఖ్యాత్యా ఇతనుఖ్యాత్తి ఆగత్య వాజీ ఆగత్యేత్యాగత్య వాజ్యధ్వన అధ్వన ఆక్రమ్య ఆక్రమ్య వాజిన్ ఆక్రమ్యేత్యాక్రమ్య వాజిన్ పృథివీం పృథివీమితి ఇత్యాహ ఆహేచ్చతి ఇచ్చత్యేవ ఏవైనం ఏనం పూర్వయా పూర్వయా విందతి విందత్యుత్తరయా ఉత్తరయా ద్వాభ్యాం ఉత్తరయేద్యుదోతరయా ద్వాభ్యామా ఆక్రమయతి క్రమయతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అనురూపాభ్యాం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అనురూపాభ్యాం తస్మాత్ అనురూపాభ్యామిత్యనురూపాభ్యాం తస్మాదనురూపా అనురూపా పశవ అనురూపా ఇత్యనురూపా పశవ ప్రజాయందే జాయందే ద్యౌ ద్యౌస్తే తే పృష్టం పృష్టం పృథివీ పృథివీ సదస్థం సదస్థమితి సదస్థమితి సదాస్థం ఇత్యాహ ఆహైభ్య ఏభ్యో వై వా ఏతమ్ ఏతమ్ లోకేభ్య లోకేభ్య ప్రజాపతి ప్రజాపతిస్ సమ్ ప్రజాపతిరితి ప్రజాపతి సమైరయత్ ఐరేద్రూపం రూపమేవ ఏవాస్య అస్యేతత్ ఏతమ్ మహిమానం మహిమానం వ్యాజష్టే వ్యాజష్టే వజ్రీ వ్యాజష్ట ఇది ఆజష్టే వజ్రీ వై వా ఏష ఏషయత్ యదశ్వ అశ్వో దద్భిః దద్భిరన్యతో దద్భ్యః దద్భిరితి దద్భిః అన్యతో దద్భ్యో భూయాన్ అన్యతో దద్ధ్యన్యతో దద్భ్య భూజాం లోముభి లోమభిరుభయాదద్భ్య ఉపయోమభిర్విలోమాభి ఉభయాదద్భ్యోయమ్ ఉభయాదద్భ్యుభయాదద్భ్య యమ్ దృశ్యాద్ దృశ్యాత్తం తమధస్పదం అధస్పదం ధ్యాయేద్ అధస్పదమిత్యథా పదం ధ్యాయేద్ వజ్రేణ వజ్రేణైవ ఏవైనం ఏనద్విశృణుతే శృణుత ఇది శృణుతే ఉత్క్రామ క్రామోద్ ఉదక్రమీద్ అక్రమేది ఇది ద్వాభ్యాం ద్వాభ్యాముద్ ఉత్క్రమేది క్రమేది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అనురూపాభ్యాం ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై అనురూపాభ్యాం తస్మాద్ అనురూపాభ్యామిత్యనురూపాభ్యాం తస్మాదనురూపా అనురూపా పశవ అనురూపా ఇత్యనురూపా పశవ ప్రజాయంతే జాయంతేప అప ఉప ఉపసృజతి సృజతియత్ర వై వా ఆప ఆప ఉపగచ్చంది ఉపగచ్చంది తత్ ఉపగచ్చందీత్యుపాగచ్చంది తదోషధయ ఓషధయ ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యోషధీ ఓషధీ ప్రతిష్టందీ ప్రతిష్టంది పశవ ప్రతిష్టంది ప్రతిష్టందీ పశవోను అను ప్రతి ప్రతిష్టంది తిష్టంది పశూన్ పశూన్ యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞం యజమాన యజమానో యజమానం యజమానం ప్రజా ప్రజాస్తస్మాత్ ప్రజా ఇది ప్రజా తస్మాదప అప ఉప ఉపసృజతి సృజతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యత్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై యదధ్వర్యుః అధ్వర్యురనగ్నౌ అనగ్నా బాహుతిమ్ ఆహుతిమ్ జుహృయాత్ ఆహుతిమిత్యాహుతిమ్ జుహృయాదంధ అంధోధ్వర్యుః అధ్వర్యుః స్యాద్ స్యాద్రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞం హన్యుః హన్యుర్హిరణ్యం హిరణ్యముపాస్య ఉపాస్య జుహోతి ఉపాస్యేత్యుపాస్య జుహోత్యగ్నివతి అగ్నివత్యేవ అగ్నివతీత్యగ్నివతి ఏవ జుహోతి జుహోతి నాంధః అంధోధ్వర్యుః అధ్వర్యుర్భవతి భవతి న యజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి ఘ్నంతి ఘ్నంతి జిఘర్మి జిఘర్మ్యగ్నిమ్ అగ్నిమ్ మనసా మనసా ఘృతేన ఘృతేనేతి ఇత్యాహ ఆహ మనసా మనసా హి హి పురుషః పురుషో యజ్ఞం యజ్ఞమభిగచ్చతి అభిగచ్చతి ప్రతిక్షంతం అభిగచ్చతీత్యభిగచ్చతి ప్రతిక్షంతం భువనాని ప్రతిక్షంతమిది ప్రతిక్షంతం భువనాని విశ్వా విశ్వేతి ఇత్యాహ ఆహ సర్వం సర్వగుం హి ఏష ఏష ప్రత్యంగ ప్రత్యం క్షేతి క్షేతి ప్రథం ప్రథం తిరశ్చా తిరశ్చా వయసా వయసా బృహంతం బృహంతమిది ఇత్యాహ ఆహాల్పః అల్పో హి ఏష ఏష జాతః జాతో మహాన్ మహాన్ భవతి భవతి వ్యతిష్టం యతిష్టమన్నం అన్నగం రభసం రభసం విధానం విధానమి ఇత్యాహ ఆహాన్నం అన్నమేవ ఏవాస్మై అస్మై స్వదయతి స్వదయతి సర్వం సర్వమస్మై అస్మై స్వదతే స్వదతేజ యదేవం ఏవం వేద వేదా ఆత్వా త్వాజిఘర్మి జిఘర్మి వచసా వచసా ఘృతేన ఘృతేనేతి ఇత్యాహ ఆహ తస్మాద్ తస్మాద్యత్ యత్పురుషః పురుషో మనసా మనసాభిగచ్చతి అభిగచ్చతి తత్ అభిగచ్చతీత్యభిగచ్చతి తద్వాచా వాచా వదతి అదత్యరక్షసా అరక్షసేతి ఇత్యాహ ఆహ రక్షసాం రక్షసామపహత్యై అపహత్యై వర్యశ్రీః అపహత్యా ఇత్యపహత్యై వర్యశ్రీ స్పృహయద్వర్ణః వర్యశ్రీరితి వర్యాశ్రీః స్పృహయద్వర్ణో అగ్నిః స్పృహయద్వర్ణ ఇది స్పృహయద్వర్ణః అగ్నిరితి ఇత్యాహ ఆహాపచితిమ్ అపచితిమేవ అపచితిమిత్యపాచితిమ్ దేవాస్మిన్ అస్మిన్ దధాతి దధాత్యపచితిమాన్ అపచితిమాన్ భవతి అపచితిమానిత్యపచితిమాన్ భవతి యః యదేవం ఏవం వేద వేదమనసా మనసా తు త్వయి వై తాం తామాప్తుం ఆప్తుమర్హతి అర్హతి యాం యామధ్వర్యుః అధ్వర్యురనగ్నౌ అనగ్నా బాహుతిమ్ ఆహుతిమ్ జుహోతి ఆహుతిమిత్యాహుతిమ్ జుహోతి మనస్వదీభ్యాం మనస్వదీభ్యాం జుహోతి జుహోత్యాహుత్యోః ఆహుత్యోరాప్త్యై ఆహుత్యోరిత్యాహుత్యోః ఆప్త్యై ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజ్ఞముఖే యజ్ఞముఖే ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై యజ్ఞముఖే యజ్ఞముఖే వై యజ్ఞముఖే యజ్ఞముఖ ఇది యజ్ఞముఖే యజ్ఞముఖే వై క్రియమాణే క్రియమాణే యజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి దిఘాగుం సంతి దిఘాగుం సంత్యేతర్హి ఏతర్హి ఖలు ఖలు వై వా ఏతత్ ఏతద్యజ్ఞముఖం యజ్ఞముఖం యర్హి యజ్ఞముఖమితి యజ్ఞముఖం యర్హ్యేన ఏన దాహుతి ఆహుతిరశ్నుతే ఆహుతిరిద్రాహుతి అశ్నుతే పరి పరిలిఖతి లిఖతి రక్షసాం రక్షసామపహత్తి అపహద్యీ తిసృభి అపహత్యాపహత్యై తిసృభ్యః పరి తిసృభిరితి తిసృభి పరిలిఖతి లిఖతి త్రివృత త్రివృద్వై త్రివృతి త్రివృత వా అగ్ని అగ్నిర్యావాన్ యావామే ఏవాగ్ని అగ్నిస్తస్మాత్ తస్మాద్రక్షాగుంసి రక్షాగస్యప అపహంది హంది గాయత్ర్యా గాయత్ర్యా పరి పరిలిఖతి లిఖతి తేజ తేజో వై వై గాయత్రీ గాయత్రీ తేజసా తేజసైవ ఏవైనం ఏనం పరి పరిగృహాతి గృహాతి త్రిష్టుభా త్రిష్టుభా పరి పరిలిఖతి లిఖతి ఇంద్రియం ఇంద్రియం వై వై త్రిష్టుభ త్రిష్టుకింద్రియేణ ఇంద్రియేణైవ ఏవైనం ఏనం పరి పరిగృహాతి గృహాద్యనుష్టుభా అనుష్టుభా పరి అనుష్టుభేద్యనోస్తుభా పరిలిఖతి లిఖత్యనుష్టుప అనుష్టుప్ సర్వాణి అనుష్టుభిత్యనోస్తుభ సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి పరిభో పరిభో పర్యాప్త్యై పరిభోరితి పరిభో పర్యాప్త్యై మధ్యద పర్యాప్త్యాది ఆప్యై మధ్యతో అనుష్టుభా అనుష్టుభావాగ్ అనుష్టుభేద్యనోస్తుభా వాగ్వై వా అనుష్టుభ అనుష్టుప్ తస్మాత్ అనుష్టుభిత్యనోస్తుభ తస్మాన్మధ్యద మధ్యతో వాచా వాచా వదామః వదామో గాయత్ర్యా గాయత్ర్యా ప్రథమయా ప్రథమయా పరి పరిలిఖతి లిఖత్యథ అథ అనుష్టుభా అనుష్టుభాథ అనుష్టుభేత్యనోస్తుభా అథ త్రిష్టుభా త్రిష్టుభా తేజ తేజో వై వై గాయత్రీ గాయత్రీ యజ్ఞ యజ్ఞోనుష్టుక్ అనుష్టుకింద్రియం అనుష్టుకిత్యనోస్తుక్ ఇంద్రియం త్రిష్టుప్ త్రిష్టుప్ తేజసా తేజసా చైవ దేవేంద్రియేణ ఇంద్రియేణ చోభయతః ఉభయతో యజ్ఞం యజ్ఞం పరి పరిగృహాతి గృహాతీతి గృహాతి దేవస్య త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇది ఖనది ఖనది ప్రసూవృత్తి ప్రసూవృత్యాథో ప్రసూవృత్యా ఇది ప్రాసూత్యై అథో ధూమం అథో ఇత్యథో ధూమమేవ ఏవైతేన ఏతేన జనయతి జనయతి జ్యోతిష్మందం జ్యోతిష్మందం త్వాగ్నే అగ్నే సుప్రతీకం సుప్రతీకమితి సుప్రతీకమితి సుప్రతీకం ఇత్యాహ ఆహ జ్యోతి జ్యోతిరేవ ఏవైతేన ఏతేన జనయతి జనయతి సహ సోగ్ని అగ్నిర్జాత జాత ప్రజా ప్రజాశుచా ప్రజాది ప్రజా శుచార్పయత్ ఆర్పయత్తం తమ్ దేవార్ధర్చేన అర్ధర్చేనాశమయన్ అర్ధర్చేనేత్యర్ధర్చేన అశమయన్ శివం శివం ప్రజాభ్య ప్రజాభ్యోహిం సంతం ప్రజాభ్యై ప్రజాభ్య అహిగం సంతమితి ఇత్యాహ ఆహ ప్రజాభ్య ప్రజాభ్య ఏవ ప్రజాభ్యై ప్రజాభ్య ఏవైనం ఏనగం శమయతి శమయతి ద్వాభ్యాం ద్వాభ్యాం ఖనతి ఖనతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అపాం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అపాం పృష్టం పృష్టమసి అసీతి ఇది పుష్కరవర్ణం పుష్కరవర్ణమా పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం ఆహరతి హరత్యపాం అపాం వై వా ఏతత్ పృష్టం పృష్టం యత్ పుష్కరవర్ణం పుష్కరవర్ణం రూపేణ పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం రూపేణైవ ఏవైనత్ ఏనదా ఆహరతి హరతి పుష్కరవర్ణేన పుష్కరవర్ణేన సం పుష్కరవర్ణేనేది పుష్కరవర్ణేన సంభరతి భరతి యోని యోనిర్వై వా అగ్నే అగ్నే పుష్కరవర్ణం పుష్కరవర్ణం సయోనిం పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం సయోనిమేవ సయోనిమిది సా యోనిం ఏవాగ్నిం అగ్నికం సం సంభరతి భరతి కృష్ణాజినేన కృష్ణాజినేన సం కృష్ణాజినేనేతి కృష్ణాజినేన సంభరతి భరతి యజ్ఞ యజ్ఞో వై వై కృష్ణాజినం కృష్ణాజినం యజ్ఞేన కృష్ణాజినమిది కృష్ణాజినం యజ్ఞేనైవ ఏవ యజ్ఞం యజ్ఞకం సం సంభరతి భరతి యత్ యద్గ్రామ్యాణాం గ్రామ్యాణాం పశూనాం పశూనాం చర్మణా చర్మణా సంభరేత్ సంభరేద్ గ్రామ్యాన్ సంభరేది సంభరేద్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ శుచా శుచార్పయేద్ అర్పయేద్ కృష్ణాజినేన కృష్ణాజినేన సం కృష్ణాజినేనేది కృష్ణాజినేన సంభరతి భరత్యారణ్యాన్ ఆరణ్యానేవ ఏవ పశూన్ పశూన్ శుచా శుచార్పయతి అర్పయతి తస్మాత్ తస్మాత్ సమావద్ సమావద్ పశూనాం పశూనాం ప్రజాయమానానాం ప్రజాయమానానామారణ్యాః ప్రజాయమానానామిది ప్రజాయమానానాం ఆరణ్యా పశవ పశవ కనీయాగుంస కనీయాగుంస శుచా శుచాహి హృదా హృదా లోమత లోమత సం సంభరతి భరత్యత అపోహి హ్యస్య అస్య మేధ్యం మేధ్యం కృష్ణాజినం కృష్ణాజినం చ కృష్ణాజినమిది కృష్ణాజినం చ పుష్కరపర్ణం పుష్కరపర్ణం చ పుష్కరపర్ణమిది పుష్కరాపర్ణం చ సం సర్గసృణాది సృణాదీయం ఇయం వై వై కృష్ణాజినం కృష్ణాజినమసౌ కృష్ణాజినమిది కృష్ణాజినం అసౌ పుష్కరపర్ణం పుష్కరపర్ణమాభ్యాం పుష్కరపర్ణమిది పుష్కరాపర్ణం ఆభ్యామేవ ఏవైనం ఏనముభయతః ఉభయతః పరి పరిగృహ్ణాది గృహ్ణాద్యగ్నిః అగ్నిర్దేవేభ్య దేవేభ్యో నిలాయత నిలాయత తమ్ తమథర్వ అథర్వాను అన్వపశ్యత్ అపశ్యతర్వ అథర్వాత్వా త్వా ప్రథమః ప్రథమోనిః నిరమంథత్ అమంథదగ్నేః అగ్నిః ఇత్యాహ ఆహయః యేవ ఏవైనం ఏనమన్వపశ్యత్ అన్వపశ్యత్తేన అన్వపశ్యదిత్యనో అపశ్యత్ తేనైవ ఏవైనం ఏనగంసం సంభరతి భరతి త్వాం త్వామగ్నే అగ్నే పుష్కరాద్ పుష్కరాదధి అధీతి ఇత్యాహ ఆహ పుష్కరపర్ణే పుష్కరపర్ణే పుష్కరపర్ణైతి పుష్కరాపర్ణే హేనం ఏనముపశ్రుతం ఉపశ్రుతమవిందత్ ఉపశ్రుతమిత్యుపాశ్రుతం అవిందత్తం తమో ఉత్వా వాదధ్యం దధ్యం ఋషిః ఋషిరితి ఇత్యాహ ఆహ దధ్యం దధ్యం వై వా ఆథర్వణః ఆథర్వణస్తేజస్వీ తేజస్యాసీత్ ఆసీత్తేజ తేజ ఏవ ఏవాస్మిన్ అస్మిన్ దధాతి దధాతితం తమో ఉత్వా త్వా పాచ్యః పాచ్యో వృషాః వృషేతి ఇత్యాహ ఆహ పూర్వం పూర్వమేవ ఏవోదితం ఉదితముత్తరేణ ఉత్తరేణాభి ఉత్తరేణేద్యుదరేణ అభిగృణాది గృణాది శతసృభిః శతసృభిస్ శతసృభిరితి శతసృభిః సంభరతి భరతి చత్వారి చత్వారి ఛందాగుంసి ఛందాగుంసి ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏవ గాయత్రీభిః గాయత్రీభిర్బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య గాయత్రః రాజత్రో హి ఇబ్రాహ్మణః బ్రాహ్మణస్త్రిష్టుద్భిః త్రిష్టుభ్యై రాజన్యస్య త్రిష్టుభ్యరితి త్రిష్టుభిః రాజన్యస్య త్రైష్టుభః త్రైష్టుభో హి ఇరాజన్యః రాజన్యోయం యం కామయేత కామయేత వసీయాన్ వసీయాన్ స్యాత్ స్యాదితి ఇత్యుభయేభిః ఉభయేభిస్తస్య తస్య సం సంభరేత్ భరేత్ తేజః తేజశ్చ చైవ ఏవాస్మై అస్మా ఇంద్రియం ఇంద్రియం చ సమీచీ సమీచీ దాతి సమీచీతి సమీచీ దాత్యష్టాభిః అష్టాభిః సం సంభరతి భరత్యష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టా అక్షరా గాయత్రీ గాయత్రః గాయత్రో అగ్నిః అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్నిః అగ్నిస్తం సంహసం సంభరతి భరతి సీద సీద హోదః హోదరితి ఇత్యాహ ఆహ దేవతా ఆహ దేవతా ఏవ ఏవాస్మై అస్మై సం సంసాదయతి సాదయతి నిహోతా హోతేతి ఇది మనుష్యాన్ మనుష్యాన్ సం సగుంసీదస్వ సీదస్వేతి ఇది వయాగుంసి వయాగుంసి జనిష్వ జనిష్వాహి జైన్యః జైన్యో అగ్రే అగ్రే అన్హాన్ అన్హామితి ఇద్యాహ ఆహ దేవమనుష్యాన్ దేవమనుష్యానేవ దేవమనుష్యానిది దేవమనుష్యాన్ ఏవాస్మై అస్మై సగుంసన్నాన్ సగుంసన్నాన్ ప్రగుంసన్నానితి సంసన్నాన్ ప్రజనయతి జనయతీతి జనయతి క్రూరమివ ఇవ వై వా అస్యాః అస్యా ఏతత్ ఏతత్ కరోతి కరోతి యత్ యత్ ఖనతి ఖనత్యపః అప ఉప ఉపసృజతి సృజత్యాపః ఆపో వై వై శాంతాః శాంతాః శాంతాభిః శాంతాభిరేవ ఏవాస్యై అస్యై శుచం శుచకం శమయతి శమయతి సం సందే ఏవాయుః ఆయుర్మాదవిశ్వాః మాదవిశ్వా దధాతు దధాత్విది ఇత్యాహ ఆహ ప్రాణః ప్రాణో వై ప్రాణమిది ప్రాణః వై వాయుః వాయుః ప్రాణేన ప్రాణేనైవ ప్రాణేనేది ప్రాణేన ఏవాస్యై అస్యై ప్రాణం ప్రాణగుంసం ప్రాణమిది ప్రాణం సన్నధాతి దధాతి సం సందే తే వాయుః వాయురితి ఇత్యాహ ఆహ తస్మాద్ తస్మాద్వాయుప్రచ్యుదా వాయుప్రచ్యుదా దివః వాయుప్రచ్యుతేది వాయో ప్రచ్యుదా దివో వృష్టిః వృష్టిరీర్తే ఈర్తే తస్మై తస్మై చ దేవి దేవి వషడ్ వషడస్తు అస్తు తుభ్యం తుభ్యమిది ఇత్యాహ ఆహ షడ్ షడ్వై వా ఋతవః ఋతవ ఋతుషు ఋతుష్వేవ ఏవ వృష్టిం వృష్టిం దధాతి దధాతి తస్మాద్ తస్మాత్ సర్వాన్ సర్వాధృతోన్ ఋతోన్ వర్షతి వర్షతి యత్ యద్వషట్కుర్యాద్ వషట్కుర్యాద్ జాతయామా వషట్కుర్యాదితి వషట్కుర్యాద్ జాతయామాస్య యాతజామేతి జాతజామా అస్య వషట్కార అషట్కార సద్ అషట్కార ఇది వషట్కార సద్న్న నవషట్కూర్యాద్ అషట్కూర్యాద్రక్షాగుంసి అషట్కూర్యాది వషట్కూర్యాద్ రక్షాగుంసి యజ్ఞం యజ్ఞగుంహన్యు అన్యుర్వట్ వడిది ఇత్యాహ ఆహ పరోక్షం పరోక్షమే పరోక్షమిది పరాక్షం ఏషట్ వషట్కరోతి కరోతి నాస్య అస్య యాతయామా యాతయామా వషట్కార యాతయామేతి యాతయామా వషట్కారో భవతి వషట్కార ఇది వషట్కార భవతి నయజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి ఘ్నంది నంది సుజాత సుజాతో జ్యోతిష సుజాత ఇది సుజాత జ్యోతిషా సహ సహేతి ఇత్యనుష్టుభా అనుష్టుభోప అనుష్టుభేత్యనోస్తుభా ఉపనశ్యతి నశ్యత్యనుష్టుభ అనుష్టుభ సర్వాణి అనుష్టుభిత్యనోస్తుభ సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఖలు ఖలు వై వా అగ్నేః అగ్నేః ప్రియా ప్రియా తనోః తనోః ప్రియయా ప్రియైవ ఏవైనం ఏనం తనువ తనువ పరి పరి దధాతి దధాతి వేదుకః వేదుకో వాస వాసో భవతి భవతి యః ఏవం ఏవం వేద వేద వారుణః వారుణో వై వా అగ్నిః అగ్నిరుపనద్ధః ఉపనద్ధ ఉద్ ఉపనద్ధ ఇత్యుపానద్ధః ఉదో ఉతిష్ఠ తిష్ఠ స్వధ్వర స్వధ్వరోర్ధ్వః స్వధ్వరేతి సోర్ధ్వర ఊర్ధ్వ ఊషుణః సునః న ఊతయే ఊతయ ఇతి ఇతి సావిత్రీభ్యాం సావిత్రీభ్యామద్ ఉత్తిష్ఠతి తిష్ఠతి సవితృప్రసూదః సవితృప్రసూద ఏవ సవితృప్రసూద ఇతి సవితృప్రసూదః ఏవాస్య అస్యోర్ధ్వాం ఊర్ధ్వాం వరుణమేనిమ్ వరుణమేనిమిత్ వరుణమేనిమితి వరుణమేనిమ్ ఉత్సృజతి సృజతి ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సహ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై స జాతః జాతో గర్భః గర్భో అసి అసి రోదస్యోః రోదస్యోరిది ఇత్యాహ ఆహేమే ఇమే వై ఇమే ఇదిమే వై రోదసీ రోదసీతయోః రోదసీ ఇది రోదసీ తయోరేషః ఏష గర్భః గర్భో యత్ యదగ్నిః అగ్నిస్తస్మాత్ తస్మాదేవం ఏవమాహ ఆహాగ్నే అగ్నే చారుః చారు విభృతః విభృత ఓషధీషు విభృత ఇది విభృతః ఓషధీష్వి ఇత్యాహ ఆహ యదా యదా హి ఏతం ఏతం విభరంతి విభరంత్యథ విభరంతీతి విభరంతి అథ చారుతరః చారుతరో భవతి చారుతర ఇది చారుతరః భవతి ప్రమాతృభ్యః మాతృభ్యో అధి మాతృభ్యైతి మాతృభ్యః అధి కణిక్రదత్ కణిక్రదద్గాః కాయి ఇత్యాహ ఆహోషధయః ఔషధయో వై వా అస్య అస్య మాతరః మాతరస్తాభ్యః తాభ్య ఏవ ఏవైనం ఏనం ప్రత్యావయతి చావయతి స్థిరః స్థిరో భవ వీడ్వంగః వీడ్వంగ ఇది వీడ్వంగ ఇది వీడోవంగః ఇది గర్దభే గర్దభ ఆసాదయతి సాదయతి సమ్ సన్నహ్యతి నహ్యద్యేవ ఏవైనం ఏనమేతయా ఏతయా సేమ్నే సేమ్నే గర్దభేన గర్దభేన సమ్ సంభరతి భరతి తస్మాద్ తస్మాద్ గర్దభః గర్దభః పశూనాం పశూనాం భారభారితమః భారభారితమో గర్దభేన భారభారితమైతి భారభారీతమః గర్దభేన సమ్ సంభరతి భరతి తస్మాద్ తస్మాద్ గర్దభః గర్దభోపి అప్యనాదేశే అనాదేశేతి అనాదేశేత్యనాదేశే అత్యన్యాన్ అన్యాన్ పశూన్ పశూన్మేద్యతి మేద్యత్యన్నం అన్నగం హి ఏనేన ఏనేనార్కం అర్కం సంభరంది సంభరంది గర్దభేన సంభరందీతి సంభరంది గర్దభేన సమ్ సంభరతి భరతి తస్మాద్ తస్మాద్ గర్దభః గర్దభో ద్విరేతాః ద్విరేతాః సన్ ద్విరేతా ఇది ద్విరేతాః సమ్ కనిష్టం కనిష్టం పశూనా పశూనాం ప్రజాయతే జాయతేగ్నిః అగ్నిర్హ హ్యస్య అస్య యోనిమ్ యోనిమ్ నిర్దహతి నిర్దహతి ప్రజాసు నిర్దహతీతి నిహీదహతి ప్రజాసు వై ప్రజాస్విది ప్రజాసు వా ఏష ఏతర్హి ఏతర్హ్యారూఢ ఆరుఢ సహ ఆరుఢ ఇత్యారుఢ స ఈశ్వర ఈశ్వర ప్రజా ప్రజా శుచా ప్రజా ఇది ప్రజా శుచా ప్రదః ప్రదః శివ ప్రదః ఇది ప్రాదః శివో భవ భవ ప్రజాభ్యః ప్రజాభ్యైతి ప్రజాభ్యైతి ప్రజాభ్యః ఇత్యాహ ఆహ ప్రజాభ్యః ప్రజాభ్య ఏవ ప్రజాభ్యైతి ప్రజాభ్యః ఏవైనం ఏనగం శమయతి శమయతి మానుషేభ్యః మానుషేభ్యస్త్వం త్వమంగిరః అంగిర ఇది ఇత్యాహ ఆహ మానవ్యః మానవ్యో హి హి ప్రజాః ప్రజామా ప్రజాది ప్రజాః మాద్యావా పృథివీ యావా పృథివీ అభి యా వా పృథివీ విద్యా వా పృథివీ అభిశోషుచ శోషుచో మాంతరిక్షం అంతరిక్షం మా వనస్పతీన్ వనస్పతీనిది ఇత్యాహ ఆహైభ్య ఏభ్య ఏవ ఏవైనం ఏనం లోకేభ్య శమయది శమయది ప్రైతు ఏతు వాజీ వాజీ కనిక్రదత్ కనిక్రదతి ఇత్యాహ ఆహ వాజీ వాజీ హ్యేష ఏష నానదత్ నానదద్రాసభ రాసభ పత్వా పత్వేతి ఇత్యాహ ఆహ రాసభ రాసభయతి హ్యేతం ఏతమ్ ఋషయ ఋషయోవదన్ అవదం భరన్ భరన్ అగ్నిం అగ్నిం పురీష్యం పురీష్యమితి ఇత్యాహ ఆహాగ్నిం అగ్నిగుం హి హ్యేష ఏష భరతి భరతి మాపాది ఆద్యాయుష ఆయుష పురా పురేతి ఇత్యాహ ఆహాయు ఆయురేవ ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాతి తస్మాత్ తస్మాద్గర్దభ గర్దభ సర్వం సర్వమాయు ఆయురేతి ఏది తస్మాత్ తస్మాద్గర్దభే గర్దభే పురా పురాయుష ఆయుష ప్రణీతే ప్రణీతే బిభ్యతి ప్రణీత ఇది ప్రణీతే బిభ్యతి వృషా వృషాగ్ని అగ్ని వృషణం వృషణం భరన్ భరన్మిది ఇత్యాహ ఆహ వృషా వృషా హి హ్యేష ఏష వృషా వృషాగ్ని అగ్నిరపాం అపాం గర్భం గర్భకం సముద్రియం సముద్రియమిది ఇత్యాహ ఆహాపాం అపాగం హి హ్యేష ఏష గర్భ గర్భోయత్ యదగ్ని అగ్నిరగ్నే అగ్న ఆయాహి యాహి వీతయే వీతయ ఇది వై వా ఇమౌ ఇమౌ లోకౌ లోకౌ వి ద్యైతాం ఏతామగ్నే అగ్న ఆయాహి యాహి వీతయే వీతయ ఇది యత్ యదాహ ఆహానయో అనయోర్లోకయోః లోకయోర్వీత్యై వీత్యై ప్రచ్యుతః వీత్యా ప్రచ్యుతో వై ప్రచ్యుత ఇది ప్రాచ్యుతః వా ఏషః ఏష ఆయతనాద్ ఆయతనాదగతః ఆయతనాదిత్యాయతనాద్ అగతః ప్రతిష్టా ప్రతిష్టాగుంస ప్రతిష్టామిది ప్రతిష్టా స ఏతర్హి ఏతర్హ్యధ్వర్యం అధ్వర్యం చేజమానం యజమానం చధ్యాయతి ధ్యాయత్కృతం కృతకం సత్యం సత్యమిది ఇత్యాహ ఆహేయం ఇయం వై వా ఋతం ఋతమసౌ అసౌ సత్యం సత్యమనయోః అనయోరేవ ఏవైనం ఏనం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి నార్తిం ఆర్తిమా ఆర్చతి ఋక్షత్యధ్వర్యుః అధ్వర్యుర్న యజమానః యజమానో వరుణః వరుణో వై వా ఏషః ఏష యజమానం యజమానమభి అభ్యా ఐతి ఏతి యత్ యదగ్నిః అగ్నిరుపనద్ధః ఉపనద్ధవోషధయః ఉపనద్ధ ఇత్యుపనద్ధః ఔషధయః ప్రతి గృహీత గృహీతాగ్నిం అగ్నిమేతం ఏతమిది ఇత్యాహ ఆహశాంత్యై శాంత్యై వ్యస్యన్ వ్యస్యన్ విశ్వాహ వ్యస్యన్నిది వి అస్యన్ విశ్వామతీ అమతీరరాతీ అరాతీరితి ఇత్యాహ ఆహ రక్షసా రక్షసామపహత్యై అపహత్యై నిషీదన్ అపహత్యా ఇత్యపహత్యై నిషీదన్నః నిషీదన్నిది నిషీదన్ నో అప అప దుర్మతిం దుర్మతిం హనత్ దుర్మతిమిది దుహోమతిం హనతి ఇత్యాహ ఆహ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఓషధయః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఓషధయః ప్రతి ప్రతిమాదధ్వం మాదధ్వమేనం ఏనమిది ఇత్యాహ ఆహౌషధయః ఓషధయో వై వా అగ్నేః అగ్నేర్భాగధేయం భాగధేయం తాభిః భాగధేయమిది భాగధేయం తాభిరేవ ఏవైనం ఏన పుంసం సమర్థయతి అర్థయతి పుష్పావతీ పుష్పావతీ సువిప్లాః పుష్పావతీరిది పుష్పావతీ సువిప్లా ఇది సువిప్లా ఇది సువిప్లాః ఇత్యాహ ఆహ తస్మాద్ తస్మాదోషధయః ఔషధయః ఫలం ఫలం గృహ్ణంతి గృహ్ణంత్యయం అయం వః గోగర్భః గర్భఋత్వయః ఋత్వయః రత్నం రత్నకం సధస్థం సధస్థమా సధస్థమితి సధాస్థం ఆసదత్ అసదతి ఇత్యాహ ఆహయాభ్యః యాభ్య ఏవ ఏవైనం ఏనం ప్రఖ్యాపయతి ప్రఖ్యాపయతి తాసు ప్రఖ్యాపయతి ప్రాఖ్యాపయతి తాస్వేవ ఏవైనం ఏనం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి ద్వాభ్యాం ద్వాభ్యాముపావహరతి ఉపావహరతి ప్రతిష్ఠిత్యై ఉపావహరతి ఇత్యుపావహరతి ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై వారుణో వై వా అద్భి అద్భిరుపలబ్ధ ఉపలబ్ధో వి ఉపలబ్ధ ఇత్యుపలబ్ధ విపాజస పాజసేతి ఇది వి విసృంశయతి సృంశయతి సవితృప్రసూద సవితృప్రసూద సవితృప్రసూద ఇది సవితృప్రసూద ఏవాస్య అస్య విశూచీం విశూచీం వరుణమేనిం వరుణమేనిం వి వరుణమేనిమితి వరుణమేనిం విసృజతి సృజత్యపహ అప ఉప ఉపసృజతి సృజత్యాపహ ఆపో వై వై శాంతా శాంతాశాంతాభి శాంతాభిరేవ ఏవాస్య అశుకం శుచకం శమయతి శమయతి తిసృభిర్వ తిసృభిరతి తిసృభి ఉపసృజతి సృజతి త్రివృద్ త్రివృద్వై త్రివృదిరి త్రివృద్ వా అగ్ని అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్ని అగ్నిస్తస్య తస్య శుచం శుచకం శమయతి శమయతి మిత్ర మిత్ర సగంసృజ్య సగంసృజ్య పృథివీం సగంసృజ్యేతి సాంసృజ్య పృథివీమితి ఇత్యాహ ఆహ మిత్ర మిత్రో వై వై శివ శివో దేవానాం దేవానాం తేన తేనైవ ఏవైనం ఏన గుంసం సగంసృజతి సృజతి శాంతీ శాంతీయత్ యద్గ్రామ్యాణాం గ్రామ్యాణాం పాత్రాణాం పాత్రాణాం కపాలైః కపాలైః సగంసృజేత్ సగంసృజేత్ గ్రామ్యాణి సగంసృజేదితి సంసృజేత్ గ్రామ్యాణి పాత్రాణి పాత్రాణి శుచా శుచార్పయేత్ అర్పయేదర్మకపాలైః అర్మకపాలైః సమ్ అర్మకపాలైరిత్యర్మకపాలైః సగంసృజతి సృజద్దేతాని ఏతాని వై వా అనుపజీవనీయాని అనుపజీవనీయాని తాని అనుపజీవనీయాని ఇత్యనుపజీవనీయాని తాన్యేవ ఏవ శుచా శుచార్పయతి అర్పయతి శర్కరాభిః శర్కరాభిః సమ్ సగంసృజతి సృజతి సత్యై ధృత్యా అథో అథో శంత్వాయ అథోరిత్యథో శంత్వాయ అజలోమైః శంత్వాయేతి శంత్వాయ అజలోమైః సమ్ అజలోమైరిత్యజలోమైః సగంసృజతి సృజద్దేషా ఏషా వై వా అగ్నేః అగ్నేః ప్రియా ప్రియా తనోః తనోర్యత్ యదజా అజా ప్రియయా ప్రియయైవ ఏవైనం ఏనం తనువాహ తనువాసం సగంసృజతి సృజత్యథో అథో తేజసా అథోరిత్యథో తేజసా కృష్ణాజనస్య కృష్ణాజనస్య లోమభిః కృష్ణాజనస్యేతి కృష్ణాజనస్య లోమభిః సమ్ లోమభిరితి లోమాభిః సగంసృజతి సృజతియజ్ఞః యజ్ఞో వై వై కృష్ణాజనం కృష్ణాజనం యజ్ఞేన కృష్ణాజనమితి కృష్ణాజనం యజ్ఞేనైవ ఏవ యజ్ఞం యజ్ఞపుంసం సగంసృజతి సృజతి రుద్రాః రుద్రాః సంహృత్య సంహృత్య పృథివీం సంహృత్యేతి సంహృత్య పృథివీమితి ఇత్యాహ ఆహైతాః ఏతా వై వా ఏతం ఏతం దేవతాః దేవతా అగ్రే అగ్రేసం సమభరన్ అభరంతాభిః తాభిరేవ ఏవైనం ఏనగుంసం సంభరతి భరతి మఘస్య మఘస్య శిరః శిరోసి అసీతి ఇత్యాహ ఆహయజ్ఞః యజ్ఞో వై వై మఖః మఖస్తస్య తస్యేతత్ ఏతచ్చిరః శిరోయత్ యదుఖా ముఖా తస్మాద్ తస్మాదేవం ఏవమాహ ఆహయజ్ఞస్య యజ్ఞస్య పదే పదే స్థః పదే ఇది పదే స్థైరి ఇత్యాహ ఆహయజ్ఞస్య యజ్ఞస్య హి ఏతే ఏతే పదే ఏతే ఇత్యేతే పదే అథో పదే ఇది పదే అథో ప్రతిష్ఠిత్యై అథో ఇద్యథో ప్రతిష్ఠిత్యై ప్ర ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ప్రాణ్యాభి అన్యాభిర్యచ్చతి యచ్చత్యను అన్వన్యై అన్యైర్మంత్రయతే మంత్రయతే మిథునత్వాయ మిథునత్వాయ త్రియుద్ధిం మిథునత్వాయేతి మిథునత్వాయ త్రియుద్ధిం కరోతి త్రియుద్ధిమిది త్రిబుద్ధిం కరోతి త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏషాం ఏషాం లోకానాం లోకానామాప్తి ఆప్తి ఛందోభిః ఛందోభిః కరోతి ఛందోభిరితి ఛందోభిః కరోతి వీర్యం వీర్యం వై వై ఛందాగుంసి ఛందాగుంసి వీర్యేణ వీర్యేణైవ ఏవైనాం ఏనాం కరోతి కరోతి ఇదుషా ఇదుషాబిలం బిలం కరోతి కరోతి వ్యావృత్యై వ్యావృత్యా ఇయతీం వ్యావృత్యా ఇది ఆవృత్యై ఇయతీం కరోతి కరోతి ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన ప్రజాపతినేది ప్రజాపతినః యజ్ఞముఖేన సంమితాం యజ్ఞముఖేనేది యజ్ఞముఖేన సంమితాం ద్విస్తనాం సంమితామితి సంమితాం ద్విస్తనాం కరోతి ద్విస్తనామిది ద్విస్తనాం కరోతి ద్యావాపృథివ్యోః ద్యావాపృథివ్యోర్దోహాయ ద్యావాపృథివ్యోర్విద్యావా పృథివ్యోః లోహాయ చతుస్తనాం చతుస్తనాం కరోతి చతుస్తనామిది చతుర్స్తనాం కరోతి పశూనాం పశూనాం దోహాయ దోహాయాష్టాస్తనాం అష్టాస్తనాం కరోతి అష్టాస్తనామిద్యష్టాస్తనాం కరోతి ఛందసా ఛందసాం దోహాయ దోహాయ నవాశ్రిం నవాశ్రిమభిజపతః నవాశ్రిమిది నవాశ్రిం అభిచరదః కుర్యాత్. అభిచరద ఇత్యభిచరదః కుర్యాద్ద్రువృతం, త్రివృతమేవ త్రివృతమిది త్రివృతం. ఏవ వజ్రం, వజ్రం సంభృత్య సంభృత్య భ్రాతృవ్యాయ, సంభృత్యేది సంభృత్య భ్రాతృవ్యాయ ప్రహరతి, హరతి శ్రుత్యై, శ్రుత్యై కృత్వాయ, కృత్వాయ సా మహీం, మహీ ముఖా, ముఖామితి ఇది దాతి, దాతి దేవతాసు, దేవతాస్వేవ ఏవైనాం, ఏనాం ప్రతి ప్రతిష్టాపయతి, స్థాపయతీతి స్థాపయతి. సప్తభిర్ధూపయతి, సప్తభిర్తి సప్తాభిః ధూపయతి సప్త, సప్త వై వై శీర్షణ్యాః, శీర్షణ్యాః ప్రాణాః, ప్రాణాశిరః, ప్రాణా ఇది ప్రాణాః, శిర ఏతత్, ఏతద్యజ్ఞస్య, యజ్ఞస్య యత్, యదుఖా, ఉఖా శీర్షన్, శీర్షన్నేవ, ఏవ యజ్ఞస్య, యజ్ఞస్య ప్రాణాన్, ప్రాణాన్ దధాతి, ప్రాణానిది ప్రాణాన్ దధాతి తస్మాత్, తస్మాత్ సప్త, సప్త శీర్షన్, శీర్షన్ ప్రాణాః, ప్రాణాశ్వశకేన, ప్రాణా ఇది ప్రాణాః, అశ్వశకేన ధూపయతి, అశ్వశకేనేంద్రశ్వశకేన ధూపయతి ప్రజాపత్యః, ప్రజాపత్యో వై ప్రజాపత్యేది ప్రజాపత్యః. వాశ్వః అశ్వస్యోనిత్వాయ, సయోనిత్వాయాదిదిః, సయోనిత్వాయేతి సయోనిత్వాయ అదిదిస్వా త్వేతి ఇత్యాహ ఆహేయం, ఇయం వై వా అదిభిః, అదితిరదిత్యా, అదిత్యైవ ఏవాదిత్యాం, అదిత్యాం ఘనతి ఘనత్యస్యాః, అస్యా అక్రూరంగారాయ, అక్రూరంగారాయణ, అక్రూరంగారాయేత్యక్రూరంకారాయ. నహి హి స్వః, స్వస్వాం, స్వగుం హినస్కి, హినస్కి దేవానాం, దేవానాం త్వా పత్నీః, పత్నీరితి ఇత్యాహ ఆహ దేవానాం, దేవానాం వై వా ఏతాం, ఏతాం పత్నయః, పత్నయోగ్రే అగ్రే కురువన్, అకుర్వంతాభిః, తాభిరేవ ఏవైనాం, ఏనాం దధాతి, దధాతి ధిషణాః, ధిషణాస్త్వా త్వేది ఇత్యాహ ఆహ విద్యాః, విద్యా వై వై ధిషణాః, ధిషణా విద్యాభిః, విద్యాభిరేవ ఏవైనాం, ఏనామభి అభీంధే, ఇంధేగ్నాః, నాస్త్వా ేది ఇత్యాహ ఆహ ఛందాగుంసి, ఛందాగుంసి వై వైగ్నాః, నాశ్చందోభిః, ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏవైనాం, ఏనాశ్రవయతి, శ్రవయతి వరోహోత్రయః, వరోహోత్రయస్త్వా త్వేది ఇత్యాహ ఆహ హోత్రాః, హోత్రా వై వై వరోహోత్రయః, వరోహోత్రయో హోత్రాభిః, హోత్రాభిరేవ ఏవైనాం, ఏనాం పచతి, పచతి జనయః, జనయస్త్వా త్వేది ఇత్యాహ ఆహ దేవానాం, దేవానాం వై వై పత్నీః, పత్నీర్జనయః, జనయస్తాభిః, తాభిరేవ ఏవైనాం, ఏనాం పచతి, పచతి షడ్భిః, షడ్భిః పచతి, షడ్భిరితి షడ్భిః పచతి షట్, షడ్వై వా ఋతవః, ఋతవ ఋతుభిః, ఋతుభిరేవ ఋతుభిరిత్రిదోభిః ఏవైనాం, ఏనాం పచతి, పచతి ద్విః, ద్విః పచందు, పచంద్విది ఇత్యాహ ఆహ తస్మాద్, తస్మాద్విః, విస్సంవత్సరస్య, సంవత్సరస్య సస్యం, సంవత్సరస్యేతి సంవత్సరస్య సస్యం పచ్యతే, పచ్యతే వారుణీ, వారుణ్యుఖా, ముఖాభీద్ధా, అభీద్ధా మైత్ర్యా, అభీద్ధేత్యభీద్ధా మైత్ర్యోప ఉపైతి, ఏది శాంతిః, శాంతిః దేవ, దేవస్త్వా త్వా సవిత, సవితోద్ ఉద్వపద్ ఉపత్తి ఇత్యాహ ఆహ సవితృప్రసూద, సవితృప్రసూద ఏవ సవితృప్రసూద ఇది సవితృప్రసూద ఏవైనాం, ఏనాం బ్రహ్మణ, బ్రహ్మణ దేవతాభిః, దేవతాభిరుత్ ఉద్వపది పరద్యపద్యమానా, అపద్యమానా పృథివీ, పృథివ్యాశాః, ఆశాదిశః, దిశ ఆ ఆపణ ప్రణేది ఇత్యాహ ఆహ తస్మాద్, తస్మాదగ్నిః, అగ్నిః సర్వాః, సర్వాదిశః, దిశోను అనువి విభాతి, భాత్యుత్ ఉత్తిష్ఠ, తిష్ఠ బృహతీ, బృహతీ భవ, భవోర్ధ్వా, ఓర్ధ్వాతిష్ఠ, తిష్ఠధ్రువా, ధ్రువాత్వం తమిది ఇత్యాహ ఆహ ప్రతిష్ఠిత్యై, ప్రతిష్ఠిత్యా అసుర్యం, ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అసుర్యం పాత్రం, పాత్రమాచ్ఛన్నం, అనాచ్ఛన్నమా, అనాచ్ఛన్నమిత్యనాచ్ఛన్నం ఆచ్ఛణత్తి, చణత్తి దేవత్రా, దేవత్రాగః, దేవత్రేతి దేవత్రా, అకరజక్షీరేణ, అజక్షీరేణ, అజక్షీరేణేత్యజక్షీరేణ ఆచ్ఛణత్తి, చణత్తి పరమం, పరమం వై వా ఏతత్, ఏతత్పయః, పయోజత్, యదక్షీరం, అజక్షీరం పరమేణ, యదక్షీరమిత్యజక్షీరం పరమేణైవ ఏవైనాం, ఏనాం వయసా, అయసా ఆచ్ఛణత్తి, చణత్తి యజుషా, యజుషా వ్యావృత్తి, వ్యావృత్తి ఛందోభిః, వ్యావృత్యా ఇది ఆవృత్తి ఛందోభిరా, ఛందోభిరితి ఛందాభిః ఆచ్ఛణత్తి, శృణత్తి ఛందోభిః, ఛందోభిర్వై ఛందోభిరితి ఛందాభిః వా ఏషా, ఏషా క్రియతే, క్రియతే ఛందోభిః, ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏ ఛందాగుంసి ఛందాగస్యా ఆచ్ఛణద్ది శృణత్తీతి శృణత్తి ఏక వింశత్యామాశై ఏక వింశత్యేకా వింశత్యా మాశై పురుషశీర్షం పురుషశీర్షమచ్చ పురుషశీర్షమితి పురుషశీర్షం అచ్చైతి ఏత్యమేధ్యా అమేధ్యా వై వై మాషా ఆహ మాషా అమేధ్యం అమేధ్యం పురుషశీర్షం పురుషశీర్షమేధ్యై పురుషశీర్షమితి పురుషశీర్షం అమేధ్యైరేవ ఏవాస్య అస్యామేధ్యం అమేధ్యం నిరవదాయ నిరవదాయమేధ్యం నిరవదాయేతిని అవదాయ మేధ్యం కృత్వా కృత్వా హరతి ఆహరతి హరత్యేక వింశతిః ఏక వింశతిర్భవంతి ఏక వింశతిరిత్యేకా వింశతిః భవంత్యేక వింశః ఏక వింశో వై ఏక వింశతిరిత్యేకా వింశః వై పురుషః పురుషః పురుషస్య పురుషస్యాప్తై ఆప్తై వ్యర్థం వ్యర్థం వై వ్యర్థమితి వీర్థం వా ఏతత్ ఏతత్ ప్రాణైః ప్రాణైరమేధ్యం ప్రాణైరి ప్రాణైః అమేధ్యం యత్ యత్పురుషశీర్షం పురుషశీర్షకం సప్తధా పురుషశీర్షమితి పురుషశీర్షం సప్తధా వితృణ్ణాం సప్తధేతి సప్తాధ వితృణ్ణాం వల్మీకపపాం వితృణ్ణామది వీతృణ్ణాం వల్మీకపపాం ప్రతి వల్మీకపపామితి వల్మీకపపాం ప్రతిని యదధాతి దాతి సప్త సప్త వై వై శీర్షణ్యాః శీర్షణ్యాః ప్రాణాః ప్రాణాః ప్రాణైః ప్రాణాది ప్రాణాః ప్రాణైరేవ ప్రాణైరి ప్రాణైః ఏవైనత్ ఏనత్సం సమర్థయతి అర్థయతి మేధ్యత్వాయ మేధ్యత్వాయ యావంతః మేధ్యత్వాయేతి మేధ్యత్వాయ యావంతో వై వై మృత్యుబంధవః మృత్యుబంధవస్తేషాం మృత్యుబంధవైతి మృత్యుబంధవః తేషాం యమః యమ ఆధిపత్యం ఆధిపత్యం పరి ఆధిపత్యమిత్యాధిపత్యం పరీయాయ ఇయాయమగాథాభిః యమగాథాభిః పరి యమగాథాభిరిది యమగాథాభిః పరిగాయతి గాయతి యమాద్ యమాదేవ ఏవైనత్ ఏనద్వృంతే వృంతే తిసృభిః తిసృభిః పరి తిసృభిరిది తిసృభిః పరిగాయతి గాయతి త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏభ్యః ఏభ్య ఏవ ఏవైనత్ ఏనల్లోకేభ్యః లోకేభ్యో వృందే వృందే తస్మాత్ తస్మాద్గాయతే గాయతేన నేయమ్ దేయమ్ గాథా గాథా హి తత్ తద్వృందే వృందేరగ్నిభ్యః అగ్నిభ్యః పశూన్ అగ్నిభ్యైత్యగ్నేభ్యః పశూనా ఆలభతే లభతే కామాః కామా వై వా అగ్నయః అగ్నయః కామాన్ కామానేవ ఏవావ అవరుంధే రుంధే యత్ యత్ పశూన్ పశూన్న నాలభేత ఆలభేతానవరుద్ధాః ఆలభేతేత్యాలభేత అనవరుద్ధాస్య అనవరుద్ధా ఇత్యనవరుద్ధాః అస్య పశవః పశవస్యో స్యుర్యర్ యత్ పర్యజ్ఞకృతాన్ పర్యజ్ఞకృతాన్ ఉత్సృజేర్ పర్యజ్ఞకృతాన్ పర్యజ్ఞకృతాన్ ఉత్సృజేర్ యజ్ఞవేషసం ఉత్సృజేదిత్యుత్సృజేర్ యజ్ఞవేషసం కుర్యాద్ యజ్ఞవేషసమితి యజ్ఞవేషసం ప్రజాద్యత్సర్గస్థాపయేత్ సర్గస్థాపయేద్యాతయామాని సర్గస్థాపయేతి సంస్థాపయేత్ యాతయామాని శీర్షాణి యాతయామానేతి యాతయామాని శీర్షాణి స్యో శ్యుర్యత్ యత్పశోన్ పశూనాలభతే ఆలభతేన ఆలభత ఇత్యాలభతే తేనైవ ఏవ పశూన్ పశూనవ అవరుంధే రుంధే యత్ యత్పర్యజ్ఞకృతాన్ పర్యజ్ఞకృతాన్ ఉత్సృజతి పర్యజ్ఞకృతానిది పర్యజ్ఞకృతాన్ ఉత్సృజతి శీర్ష్ణాం ఉత్సృజతి ఇత్యుత్సృజతి శీర్ష్ణామయాతయామత్వాయ అజాతయామత్వాయ ప్రాజాపత్యేన అజాతయామత్వాయే త్రిజాతయామత్వాయ ప్రాజాపత్యేన సమ్ ప్రాజాపత్యేనేతి ప్రాజాపత్యేన సర్గస్థాపయతి స్థాపయతి యజ్ఞ యజ్ఞో వై వై ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞే ప్రజాపతిరి ప్రజాపతిః యజ్ఞ ఏవ యజ్ఞం యజ్ఞం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాః ప్రజాపతిరి ప్రజాపతిః ప్రజాః సృజత ప్రజాయి ప్రజాః అసృజత సః సరిరిచానః రిరిచానో మన్యత అమన్యత సః స ఏతాః ఏతా ఆప్రీః ఆప్రీరపశ్యత్ ఆప్రీరిత్యాప్రీః అపశ్యక్తాభిః తాభిర్వై వై సహ సముఖతః ముఖత ఆత్మానం ఆత్మానమా ఆప్రీణీత అప్రీణీత యత్ యదేతాః ఏతా ఆప్రియః ఆప్రియో భవంతి ఆప్రియ ఇత్యాప్రియః భవంతి యజ్ఞః యజ్ఞో వై వై ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతిరి ప్రజాపతిః యజ్ఞమేవ ఏవైతాభిః ఏతాభిర్ముఖతః ముఖత ఆప్రీణాది రీణాత్యపరిమితఛందసః అపరిమితఛందసో భవంతి. అపరిమితఛందస ఇత్యపరిమిత ఛందసః భవంత్యపరిమితః అపరిమితః ప్రజాపతిః. అపరిమితరిత్యపరిమితః ప్రజాపతిః ప్రజాపతేః. ప్రజాపతిరిది ప్రజాపతిః. ప్రజాపతేరాప్యైః ప్రజాపతేరిది ప్రజాపతేః. ఆప్యా ఊనాతిరిక్తాః ఊనాతిరిక్తాపి జనాః. ఊనాతిరిక్తా ఇత్యూనాతిరిక్తాః మిథునాః ప్రజాత్యై. ప్రజాత్యై లోమశం. ప్రజాత్యాది ప్రజాత్యై లోమశం వై. వై నామ నామైతత్ ఏతచ్ఛందః. ఛందః ప్రజాపతేః. ప్రజాపతేః పశవః. ప్రజాపతేరిది ప్రజాపతేః. పశవో లోమశాః. లోమశాః పశూన్. పశూనేవ ఏవావ అవరుంధే. రుంధే సర్వాణి. సర్వాణి వై వా ఏతాః. ఏతా రూపాణి. రూపాణి సర్వాణి. సర్వాణి రూపాణి. రూపాణ్యగ్నౌ. అగ్నౌ చిత్యే. చిత్యే క్రియందే. క్రియందే తస్మాత్. తస్మాదేతాః. ఏతా అగ్నేః. అగ్నేః చిత్యస్య. చిత్యస్య భవంతి. భవంత్యేక వివంశతిం. ఏక వివంశతి పుంసామి ధేనీః. ఏక వివంశతి విత్యేకా వివంశతిం. సామిధేనీరు. సామిధేనీరిది సామిధేనీః. అన్వాహ ఆహరుక్ ఋగ్వై వా ఏక విపుంసః. ఏక విపుంసో రుచం. ఏక విపుంసేత్యేక విపుంసః. రుచమేవ ఏవ గచ్చతి. గచ్చత్యథో అథో ప్రతిష్టాం. అథో ఇత్యథో ప్రతిష్టామేవ. ప్రతిష్టామిది ప్రతిష్టాం. ఏవ ప్రతిష్ట. ప్రతిష్టా హి ప్రతిష్టేతి ప్రతిష్ట. ఏక విపుంసః. ఏక విపుంసశ్చతుర్విపుంసతి. ఏక విపుంసేత్యేక విపుంసః. చతుర్విపుంసతి మనో. చతుర్విపుంసతిమిది చతుః విపుంసతి. అన్వాహ ఆహ చతుర్విపుంసతి. చతుర్విపుంసతిరర్ధమాసాః. చతుర్విపుంసతిరిది చతుః విపుంసతి. అర్ధమాసా సంవత్సర. అర్ధమాసా ఇత్యర్ధమాసాః. సంవత్సర సంవత్సర. సంవత్సర ఇది సంవత్సర. సంవత్సరోగ్నిః. సంవత్సర ఇది సంవత్సర. అగ్నిర్వైశ్వానర. వైశ్వానర సాక్షాద్. సాక్షాదేవ. సాక్షాది సాక్షాద్. ఏ వైశ్వానరం. వైశ్వానరమవ అవరుంధే. రుంధే పరాజీః. పరాజీరను. అన్వాహ ఆహ పరాగ. పరాగివ ఇవ హి సువర్గః. సువర్గో లోకః. సువర్గ ఇది సువహాగః. లోకస్సమాహ సమాస్వాగ్నే. అగ్న ఋతవః. ఋతవో వర్ధయంతు. వర్ధయంతి ఇత్యాహ ఆహ సమాభి. సమాభిరేవ ఏవాగ్నిం. అగ్నిం వర్ధయతి. వర్ధయత్ ఋతుభిః. ఋతుభిః సంవత్సరం. ఋతుభిర్తృతుభిః. సంవత్సరం విశ్వాహ. సంవత్సరమిది సంవత్సరం. విశ్వా ఆభాహి. భావి ప్రతిశ. ప్రతిశ పృథివ్యాః. ప్రతిశైలి ప్రాతిశ. పృథివ్యా ఇది ఇత్యాహ ఆహస్మాత్. తస్మాదగ్నిః. అగ్నిః సర్వాః. సర్వాదిశః. దిశోను అనువి విభాతి. భాతి ప్రతి ప్రత్యౌహలా. ఔహలామశ్వినా. అశ్వినా మృత్యుం. మృత్యుమస్మాత్. అస్మాదితి ఇత్యాహ ఆహ మృత్యుం. మృత్యుమేవ ఏవాస్మాత్. అస్మాదప అపనుదతి. నుదత్విత్ ఉద్వయం. వయం తమసః. తమసస్పరి పరీతి ఇత్యాహ ఆహ పాప్మా. పాప్మా వై. వై తమః. తమః పాప్మానం. పాప్మానమేవ ఏవాస్మాత్. అస్మాదప అవహంది. అంగన్న అగన్మజ్యోతిః. జ్యోతిరుత్తమం. ఉత్తమమిది. ఉత్తమమిత్యుదోత్తమం. ఇత్యాహ ఆహాసౌ. అసౌ వై వా ఆదిత్యః. ఆదిత్యోజ్యోతిః. జ్యోతిరుత్తమం. ఉత్తమమాదిత్యస్య. ఉత్తమమిత్యుదోత్తమం. ఆదిత్యస్యైవ ఏవ సాయుజ్యం. సాయుజ్యం గచ్చతి. గచ్చతి న సంవత్సర. సంవత్సరస్తిష్టతి. సంవత్సర ఇది సంవత్సర. తిష్టతి నాస్య. అస్య శ్రీః. శ్రీస్తిష్టతి. తిష్టతి యస్యైతాః. ఏతాః క్రియందే. క్రియందే జ్యోతిష్మతీం. జ్యోతిష్మతీముత్తమాం. ఉత్తమాన్న. ఉత్తమామిత్యుదోత్తమాం. అన్నాహ ఆహ జ్యోతిః. జ్యోతిరేవ ఏవాస్మై. అస్మా ఉపరిష్టాద్. ఉపరిష్టాద్ దధాతి. దధాతి సువర్గస్య. సువర్గస్య లోకస్య. సువర్గస్యేది సువహాగస్య. లోకస్యానుఖ్యాతి. అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాతి. షడ్భిర్దీక్షయతి. షడ్భిర్ది షడ్భిః. దీక్షయతి షడ్. షడ్వై వా ఋతవః. ఋతవ ఋతుభిః. ఋతుభిరేవ. ఋతుభిర్తృతుభిః. ఏవైనం. ఏనం దీక్షయతి. దీక్షయతి సప్తభిః. సప్తభిర్దీక్షయతి. సప్తభిర్ది సప్తాభిః. దీక్షయతి సప్త. సప్త ఛందాగంసి. ఛందాగంసి ఛందోభిః. ఛందోభిరేవ. ఛందోభిర్ది ఛందాభిః. ఏవైనం. ఏనం దీక్షయతి. దీక్షయతి విశ్వే. విశ్వే దేవస్య. దేవస్య నేతో. నేతురిది ఇత్యనుష్టుభా. అనుష్టుభో ఉత్తమయా. అనుష్టుభేత్యనోస్తుభా. ఉత్తమయా జుహోతి. ఉత్తమయేత్యుదోత్తమయా. జుహోతి వాగ్. వాగ్వై వా అనుష్టుభ్. అనుష్టుభ్ తస్మాద్. అనుష్టుభిత్యనోస్తుభ్. తస్మాత్ ప్రాణానాం. ప్రాణానాం వాగ్. ప్రాణానామిది ప్రాణానాం. వాగుత్తమా. ఉత్తమేకస్మాద్. ఉత్తమేత్యుదోత్తమా. ఏకస్మాదక్షరాత్. అక్షరాదనా అనాప్తం ప్రథమం. ప్రథమం పదం. పదం తస్మాత్ తస్మాద్యత్ యద్వాచ వాచో నాప్తం అనాప్తం తత్ తన్మనుష్యా మనుష్యా ఉప ఉపజీవంది జీవంది పూర్ణయా పూర్ణయా జుహోతి జుహోతి పూర్ణ పూర్ణ ఇవ ఇవ హి హి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతే ఆప్తి న్యూనయా న్యూనయా జుహోతి న్యూనయేతి ఊనయా జుహోతి న్యూనాత్ న్యూనాద్ధి న్యూనాదితి ఊనాత్ హి ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజల ప్రజాది ప్రజా అసృజల ప్రజానా ప్రజానాకం సృష్ట్యై ప్రజానామితి ప్రజానా సృష్ట్యై అర్చిషి ప్రవృంజాద్ ప్రవృంజాద్ భూతం ప్రవృంజాది ప్రవృంజాద్ భూతమవ అవరుంధీత రుంధీత యదంగారేషు అంగారేషు భవిష్యత్ భవిష్యదంగారేషు అంగారేషు ప్రవృణక్తి వృణక్తి భవిష్యత్ భవిష్యదేవ ఏవా అవరుంధే రుంధే భవిష్యత్ భవిష్యద్ధి హి భూయ భూయో భూతాద్ భూతాద్వాభ్యాం ద్వాభ్యాం ప్రవృణక్తి వృణక్తి ద్విపాద్ ద్విపాద్యజమాన ద్విపాదితి ద్వీపాద్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై బ్రహ్మణ ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై బ్రహ్మణా వై వా ఏషా ఏషా యజుషా యజుషా సంభృత సంభృత యత్ సంభృతేతి సంభృత యదుఖా ఉఖాసా సాయత్ యద్భిద్యేత భిద్యేతార్తిం ఆర్తిమా ఆర్చేత్ ఋచ్చేద్యజమాన యజమానో హన్యేత హన్యేతాస్య అస్య యజ్ఞ యజ్ఞో మిత్ర మిత్రైతా ఏతాముఖా ముఖాంతర తపేతి ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మ వై వై మిత్ర మిత్రో బ్రహ్మన్ బ్రహ్మన్నేవ ఏవైనాం ఏనాం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి నాస్యం ఆర్తిమా ఆర్చతి ఋచ్చతి యజమాన యజమానో నాస్య అస్య యజ్ఞ యజ్ఞో హన్యతే హన్యతే యది యది భిద్యేత భిద్యేత తైః తైరేవ ఏవ కపాలైః కపాలైః సం సంసృజేత్ సృజేత్ సా సైవ ఏవ తదః తదః ప్రాయశ్చిత్తిః ప్రాయశ్చిత్తిర్యః యో గతశ్రీః గతశ్రీ స్యాద్ గతశ్రీరితి గతశ్రీః స్యాన్మధిత్వా మధిత్వా తస్య తస్యావ అవదధ్యాద్ దధ్యాద్ భూతః భూతో వై వా ఏషః ఏష సహ సస్వా స్వాం దేవతాం దేవతాముక ఉపైతి ఏతి యః యో భూతికామః భూతికామ స్యాద్ భూతికామైతి భూతికామ స్యాద్యః యముఖారై ఉఖారై సంభవేత్ సంభవేత్ సహ సంభవేదితి సంభవేత్ స ఏవ దేవతస్య తస్య స్యాద్ స్యాదతః అథో హి హ్యేషః ఏష సంభవతి సంభవత్యేషః సంభవతీతి సంభవతి ఏష వై వై స్వయంభోః స్వయంభోర్నామ స్వయంభోరితి స్వయంభోః నామ భవతి భవత్యేవ ఏవయం యం కామయేత కామయేత భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మై అస్మై జనయేయం జనయేయమితి ఇత్యన్యతః అన్యతస్తస్య తస్యాహృత్య ఆహృత్యావ ఆహృత్యేత్యాహృత్య అవదధ్యాద్ దధ్యాత్ సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవాస్మై అస్మై భ్రాతృవ్యం భ్రాతృవ్యం జనయతి జనయత్యంబరీషాద్ అంబరీషాదన్నకామస్య అన్నకామస్యావ అన్నకామస్యేద్యన్నకామస్య అవదధ్యాద్ దధ్యాదంబరీషే అంబరీషే వై వా అన్నం అన్నం భ్రియతే భ్రియతే సయోని సయోన్యేవ సయోని నిసాయోని ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధే ముంజాన్ ముంజానవ అవదధాది దధాత్యూర్గ్ ఊర్వై వై ముంజాః ముంజా ఊర్జం ఊర్జమేవ ఏవాస్మై అస్మాపి అపి దధాది దధాత్యగ్నిః అగ్నిర్దేవేభ్యః దేవేభ్యో నిలాయత నిలాయత సహ సకృముఖం కృముఖం ప్రావిశత్ అవిశత్ కృముఖం కృముఖమవ అవదధాది దధాది యత్ యదేవ ఏవాస్య అస్య తత్ర తత్రన్యక్తం న్యక్తం తత్ న్యక్తమితి మే అక్తం తదేవ ఏవావ అవరుంధే రుంధార్జ్యేన ఆర్జ్యేన సం సంయోతి యౌత్యేతత్ ఏతద్వై వా అగ్నేః అగ్నేః ప్రియం ప్రియం ధామ ధామయత్ యదార్జ్యం ఆర్జ్యం ప్రియేణ ప్రియేణైవ ఏవైనం ఏనం ధామ్నా ధామ్నాసం సమర్థయతి అర్థయత్యథో అథో ఏజసా అథో ఇత్యథో ఏజసా వైగంగదీం వైగంగదీమా ఆదధాది దధాది భాః భా ఏవ ఏవావ అవరుంధే రుంధే శమీమయీం శమీమయీమా శమీమయీమిది శమీమయీం ఆదధాది దధాది శాంతి శాంతి సీద సీదత్వం త్వం మాతుః మాతురస్యాః అస్యా ఉపస్థే ఉపస్థ ఇది ఉపస్థ ఇత్యువాస్థే ఇది ధృతృభిః ఇసుభిర్జాతం ఇసుభిర్జిసృభి జాతముప ఉపతిష్టతే తిష్టతే త్రయ త్రయమే ఇమే లోకా లోకా ఏషు ఏష్వేవ ఏవ లోకేషు లోకేష్వావిదం ఆవిదం గచ్చతి ఆవిదమిత్యావిదం గచ్చత్యథో అథో ప్రాణాన్ అథో ఇత్యథో ప్రాణానేవ ప్రాణానితి ప్రాణాన్ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్త ఇది ధత్తే నః స్మ స్మ వై పురా పురాగ్ని అగ్నిరపరశువృష్ణం అపరశువృష్ణం దహతి అపరశువృష్ణమిపరశువృష్ణం దహతి తత్ తదస్మై అస్మై ప్రయోగ ప్రయోగ ఏవ ప్రయోగ ఇది ప్రయోగ ఏ ఋషి ఋషిరస్వదయత్ అస్వదయత్ ఇదగ్నే అగ్నే యాని యాని కాని కాని చేతి ఇది సమిధం సమిధమా సమిధమితి సంవిధం ఆదధాది దధాత్యపరశువృష్ణం అపరశువృష్ణమేవ అపరశువృష్ణమిపరశువృష్ణం ఏవాస్మై అస్మై స్వదయతి స్వదయతి సర్వం సర్వమస్మై అస్మై స్వదతే స్వదతేజ యదేవం ఏవం వేద వేదౌదుంబరీం ఔదుంబరీమా ఆదధాది ధాత్యోర్గ ఊర్గ్వై వా ఉదంబర ఉదంబర ఊర్జం ఊర్జమేవ ఏవాస్మై అస్మాపి అవి దాతి దాతి ప్రజాపతి ప్రజాపతిరగ్నిం ప్రజాపతిరవి ప్రజాపతి అగ్నిమసృజత అసృజతం తగం సృష్టం సృష్టకం రక్షాకంసి రక్షాకస్య జిఘాకం సన్ అజిఘాకం సాన్ సహ స ఏతత్ ఏతద్రాక్షోఘ్నం రాక్షోఘ్నం పశ్యత్ రాక్షోఘ్నమితి రాక్షాఘ్నం అవశ్యత్తేన తేన వై వై సహ స రక్షాకంసి రక్షాకస్య అపాహత అహత యద్రాక్షోఘ్నం రాక్షోఘ్నం భవతి రాక్షోఘ్నమితి రాక్షాఘ్నం భవత్యగ్నేః అగ్నేరేవ ఏవతేన తేన జాతాత్ జాతాంద్రక్షాకుంసి రక్షాకస్య అపహంది హంత్యాశ్వత్థీం ఆశ్వత్థీమా ఆదధారి దధాత్యశ్వత్థ అశ్వత్థో వై వై వనస్పతీనా వనస్పతీనాగం సపద్మసాహ సపద్మసాహో విజిత్యై సపద్మసాహ ఇది సపద్మసాహ విజిత్యై వైగంగదీం విజిత్యా ఇది వీజిత్యై వైగంగదీమా ఆదధాది దాది భాహ భా ఏవ ఏవావ అవరుంధే రుంధే శమీమయీం శమీమయీమా శమీమయీమితి శమీమయీం ఆదధాది దాది శాంతి శాంతి సగంషితం సగంషితం మే సగంషితమితి సంషితం మే బ్రహ్మ బ్రహ్మోత్ ఉదేశాం ఏషాం బాహూ బాహూ అతిరం బాహూ ఇది బాహూ అతిరమిది ఇత్యుత్తమే ఉత్తమే ఔదుంబరీ ఉత్తమే ఇత్యుదుతమే ఔదుంబరీ వాచయతి ఔదుంబరీ ఇత్యౌదుంబరీ వాచయతి బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవ క్షత్రం క్షత్రగుంసం సర్గశ్యతి శరి క్షత్రేణ క్షత్రేణ బ్రహ్మ బ్రహ్మ తస్మాత్ తస్మాత్ బ్రాహ్మణ బ్రాహ్మణో రాజన్యవాన్ రాజన్యవానపి రాజన్యవానితి రాజన్యవాన్ అత్యన్యం అన్యం బ్రాహ్మణం బ్రాహ్మణం తస్మాత్ తస్మాత్ రాజన్య రాజన్యో బ్రాహ్మణవాన్ బ్రాహ్మణవానతి బ్రాహ్మణవానితి బ్రాహ్మణవాన్ అత్యన్యం అన్యగం రాజన్యం రాజన్యం మృత్యు మృత్యుర్వై వా ఏష యదగ్ని అగ్నిరమృతం అమృతం హిరణ్యం హిరణ్యకం రుక్మం రుక్మమంతరం అంతరం ప్రతి ప్రతిముంచతే ముంచతే మృతం అమృతమేవ ఏ మృత్యో మృత్యోరంత అంతర్ధత్తే ధత్త ఏకవింశతి నిర్బాధ ఏకవింశతి నిర్బాధో భవతి ఏకవింశతి నిర్బాధ ఇత్యేకవింశతి నిర్బాధ భవత్యేకవింశతి ఏకవింశతిర్వై ఏకవింశతిరిత్యేకవింశతి వై దేవలోకాః దేవలోకా ద్వాదశ దేవలోకా ఇది దేవలోకాః ద్వాదశ మాసాః మాసాః పంచ పంచర్తవః రతవస్త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా అసౌ అసావాదిత్యః ఆదిత్య ఏకవింశః ఏకవింశ ఏతావంతః ఏకవింశ ఇత్యేకవింశః ఏతావంతో వై వై దేవలోకాః దేవలోకాస్తేభ్యః దేవలోకా ఇది దేవలోకాః తేభ్య ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యమంతః అంతరేతి ఏతి నిర్బాధైః నిర్బాధైర్వై నిర్బాధైరితి నిబాధైః వై దేవాః దేవా అసురాన్ అసురాన్ నిర్బాధే నిర్బాధే కుర్వత నిర్బాధైతి నిబాధే అకూర్వత తత్ అన్నిర్బాధానాం నిర్బాధానాం నిర్బాధత్వం నిర్బాధానామితి నిబాధానాం నిర్బాధత్వం నిర్బాధీ నిర్బాధత్వమితి నిర్బాధత్వం నిర్బాధీ భవతి నిర్బాధీతి నిబాధీ భవతి భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ ఏ నిర్బాధే నిర్బాధే కురుతే నిర్బాధైతి నిబాధే కురుతే సావిత్ర్యా సావిత్ర్యా ప్రతి ప్రతిముంచతే ముంచతే ప్రసూత్తి ప్రసూత్తి నక్తో ప్రసోత్యా ప్రసూత్యాది ప్రాసూత్తి నోషాసేతి ఇత్యుత్తరయా ఉత్తరయాహోరాత్రాభ్యాం ఉత్తరయేత్యుదరయా అహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామిత్యహోరాత్రాభ్యాం ఏవైనం ఏనముద ఉద్యచ్చరే యచ్చరే దేవాః దేవాగ్నిం అగ్నిం ధారయన్ ధారయన్ ద్రవిణోదాః ద్రవిణోదాయితి ద్రవిణహదాః ఇత్యాహ ఆహ ప్రాణాః ప్రాణావై ప్రాణాయితి ప్రాణాః వై దేవాః దేవాద్రవిణోదాః ద్రవిణోదాహోరాత్రాభ్యాం ద్రవిణోదాయితి ద్రవిణహదాః అహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామిత్యహ రాత్రాభ్యాం ఏవైనం ఏనముద్యత్య ఉద్యత్య ప్రాణైః ఉద్యత్యేత్యుదయత్య ప్రాణైర్దాధార ప్రాణైర్ది ప్రాణైః దాధారాసీనః ఆసీనః ప్రతి ప్రతిముంచలే ముంచలే తస్మాద్ తస్మాదాసీనాః ఆసీనాః ప్రజాః ప్రజాః ప్రజాయి ప్రాజాః ప్రజాయందే జాయందే కృష్ణాజినం కృష్ణాజినముత్తరం కృష్ణాజినమిది కృష్ణాజినం ఉత్తరం తేజః ఉత్తరమిత్యుదరం తేజో వై వై హిరణ్యం హిరణ్యం బ్రహ్మ బ్రహ్మ కృష్ణాజినం కృష్ణాజినం తేజసా కృష్ణాజినమిది కృష్ణాజినం తేజసా చైవ ఏవైనం ఏనం బ్రహ్మణ బ్రహ్మణ చోభయద ఉభయతః పరి పరిగృహ్ణాది గృహ్ణాది షడుద్యాం షడుద్యామగం శక్యం షడుద్యామది షడుద్యాం శక్యాం భవతి భవతి షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుభి ఋతుభిరేవ ఋతుభిర్ధృతోభి ఏవైనం ఏనముద ఉద్యచ్చరే యచ్చరే యత్ యద్వాదశోద్యాం ద్వాదశోద్యామగం సంవత్సరేణ ద్వాదశోద్యామది ద్వాదశాద్యాం సంవత్సరేణైవ సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవ మౌంజం మౌంజం భవతి భవత్యూర్జ ఊర్గ్వై వై ముంజాహ ముంజా ఊర్జా ఊర్జైవ ఏవైనం ఏన పుంసం సమర్థయతి అర్థయతి సువర్ణ సువర్ణోసి సువర్ణ ఇది సువర్ణ అసి గరుద్మాన్ గరుద్మానిది ఇత్యవ అవేక్షరే ఈక్షరే రూపం రూపమేవ ఏవాస్య అస్యైతద్ ఏతం మహిమానం మహిమానం యాజష్టే యాజష్టే దివం యాజష్టే ఇది వ్యాజష్టే దివం గచ్చ గచ్చ శుభ శుభ పద పదేతి ఇత్యాహ ఆహ సువర్గం సువర్గమేవ స్వర్గమితి స్వహాగం ఏవైనం ఏనం లోకం లోకం గమయతి గమయతీతి గమయతి సమిద్ధో మంజన్ సమిద్ధ ఇది సంవిద్ధ అంజం కృతరం కృతరం మదీనాం మదీనాం ఘతం ఘతమగ్నే అగ్నే మధుమత్ మధుమత్ పిన్వమాన మధుమతి మధుమత్ పిన్వమాన ఇది పిన్వమాన వాజీవహన్ అహన్ వాజినం వాజినం జాతవేద జాతవేదో దేవానాం జాతవేద ఇది జాతవేద దేవానాం వక్షి వక్షి ప్రియం ప్రియమా ఆ సధస్థం సధస్థమిది సధాస్థం హృదయనాంజన్ అంజం సమ్ సంపథ అసో దేవజానాన్ దేవజానాహం ప్రజానన్ దేవజానామితి దేవాజానాన్ ప్రజానన్ వాజీ ప్రజానన్నిది ప్రజానన్ వాజ్యపి అప్యేతో ఏతు దేవాన్ దేవానితి దేవాన్ అనుత్వా త్వా సప్తే సప్తే ప్రతిశ ప్రతిశ సృందాం ప్రతిశ ఇది ప్రాతిశ సృందాయ స్వధాం స్వధామస్మై తధామిది స్వాధాం అస్మై యజమానాయ యజమానాయ ధేహి ధేహీతి ధేహి ఈవ్యశ్చ చాసి ఆసి వంద్యః వంద్యశ్చ చ వాజిన్ వాజిన్నాశుః ఆశుశ్చ చాసి ఆసి మేధ్యః మేధ్యశ్చ సప్తే సప్త ఇది సప్తే అగ్నిష్వాహ త్వా దేవైః దేవైర్వసుభిః వసుభిః సజోషాః వసుభిర్ది వసుభిః సజోషాః ప్రీతం సజోషా ఇది సజోషాః ప్రీతం వన్హిం వన్హిం వహతు వహతు జాతవేదాః జాతవేదా ఇది జాతవేదాః స్తీర్ణం బర్హి బర్హి సుష్టరీమ సుష్టరీమాజుషాణ సుష్టరీమేది సౌస్తరీమ జుషాణోరు ఉరు పృథు పృథు ప్రథమానం ప్రథమానం పృథివ్యాం పృథివ్యామిది పృథివ్యాం రేవేహరియుక్తం యుక్తమిది అరిది సజోషాః సజోషాః స్యోనం సజోషా ఇది సజోషాః స్యోనం గృణ్వానా గృణ్వానా సువితే సువితే దధాతు దధాత్విది దధాతు ఏతావు ఊహ వస్సుభగాః సుభగా విశ్వరూపాః సుభగా ఇది సుభగాః విశ్వరూపాది విశ్వరూపా ఇది విశ్వరూపాః వివక్షోభిః పక్షోభిశ్రయమాణాః పక్షోభిరిది పక్షాభిః శ్రయమాణాఉత్ ఉదాదైః ఆదైరిత్యాదైః విశ్వాసదీః తదీః కవశః కవశ శుంభమానాః శుంభమానాద్వారః వారో దేవీ దేవీ సుప్రాజణా సుప్రాజణా భవంతు సుప్రాజణా ఇది సుప్రాజణా భవంతుజి భవంతు అంతరా మిత్రావరుణ మిత్రావరుణా చరంతీ మిత్రావరుణేది మిత్రావరుణ చరంతీ ముఖం చరంతీ చరంతీ ముఖం యజ్ఞానాభి అభి సంవిధానే సంవిధానే ఇది సంవిధానే ఉషాసా వాన్ సుహిరణ్యే సుశిల్పే సుహిరణ్యే ఇది సుహిరణ్యే సుశిల్పే ఋతస్య సుశిల్పే ఇది సుశిల్పే ఋతస్య యోనో యోనా విహ విహ సాధయామి సాధయామీతి సాధయామి ప్రథమావాహం వాగుం సరథినా సరథినా సువర్ణా సరథినేతి సారథినా సువర్ణా దేవౌ సువర్ణేతి సువర్ణా దేవౌ పశ్యంతౌ పశ్యంతౌ భువనాని భువనాని విశ్వా విశ్వేది విశ్వా అభిప్రయం చోదనా చోదనావాం వాం విమానా విమానా హోతారా హోతారా జ్యోతి జ్యోతిః ప్రదిశా ప్రదిశా దిశందా ప్రదిశేది ప్రాదిశా దిశంతేతి దిశందా ఆదిత్యే పునః నో భారతీ భారతీ వష్టో వష్టయజ్ఞం యజ్ఞం సరస్వతీ సరస్వతీ సహ సహ రుద్రై రుద్రైర్న నవీర్ ఆవీరిత్యావీర్ ఇడోపహూత ఉపహూతా వసుభి ఉపహూతేత్యుపహూత వసుభిస్ సజోషా వసుభిరితి వసుభి సజోషా యజ్ఞం సజోషా ఇది సా జోషా యజ్ఞం నః నో దేవీ దేవీరమృతేషు అమృతేషు ధర్త ధర్తేతి ధర్త త్వష్టా వీరం వీరం దేవకామం దేవకామం విజాన దేవకామమితి దేవాకామం విజాన త్వష్టు త్వష్టుర్వా అర్వా జాయతే జాయత ఆశు ఆశురశ్వ అశ్వైత్యశ్వ త్వష్టేదం ఇదం విశ్వం విశ్వం భువనం భువనం జజాన జజాన బహో బహో కర్తారం కర్తారమిహ ఇహ యక్షి యక్షి హోత హోతరితి హోత అశ్వహృదేన హృదయన త్వన్యా త్వన్యా సమక్త సమక్త ఉప సమక్త ఇది సమ్ అక్త ఉప దేవాన్ దేవాకం ఋతుషః ఋతుషః పాథ ఋతుషేత్యతోషః పాథ ఏతు ఏత్యేతు వనస్పతిర్దేవలోకం దేవలోకం ప్రజానన్ దేవలోకమితి దేవాలోకం ప్రజానన్నగ్నినా ప్రజానన్నిది ప్రజానన్ అగ్నినా హవ్యా హవ్యాస్వదిదాని స్వదిదాని వక్షద వక్షదిది వక్షద ప్రజాపతే తపసా ప్రజాపతేరది ప్రజాపతే తపసా వావృధాన పావృధాన సద్య సద్యో జాత జాతోదధిషే దధిషే యజ్ఞం యజ్ఞమగ్నే అగ్నరిత్యగ్నే సాహాకృతేన హవిషా సాహాకృతేనేది స్వాహాకృతేన అవిషా పురోగా పురోగాహి పురోగాది పురహాకా యాహి సాధ్యా సాధ్యా హవి హవిరదంతు అదంతు దేవా పంచమకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః.